అథర్వణ వేదాంతర్గత 21 సూర్యోపనిషత్ సావిత్రి విద్య శ్లోకతాత్పర్య పుష్పం సూదితస్వాతిరిక్తారిసురినందాత్మభావితం సూర్యనారాయణకారం నౌమి చిత్సూర్యవైభవం శ్లో సూదితః స్వాతిరిక్తారి సూరినందాత్మభావితం సూర్యనారాయణకారం నౌమి చిత్సూర్యవైభవం స్వస్వరూపమునకు వేరుగా అనిపించేదంతా భస్మము చేయునది, లయింపజేయునది, ఆత్మభావనకారము ప్రసాదించునది అగు సూర్యనారాయణకారమును చిత్ సూర్య వైభవముగా స్తుతించున్నాము. హరిః ఓం అథ సూర్యాథర్వాంగిరసం వ్యాఖ్యాస్యామః. బ్రహ్మ ఋషయః గాయత్రీ ఛందః ఆదిత్యో దేవత ఓం. 1 అథ సూర్యాథర్వ అంగిరసం వ్యాఖ్యాస్యామః. బ్రహ్మ ఋషయః గాయత్రీ ఛందః ఆదిత్యో దేవత. ఇప్పుడు మనము సూర్య అథర్వణవేద అంగిరసము మంత్రము ను వ్యాఖ్యానించుకుంటున్నాము. అట్టి ఈ సూర్యాథర్వ అంగిరస మంత్రమునకు ఋషి బ్రహ్మదేవుడు, ఛందస్సు గాయత్రి, దేవత ఆదిత్యుడు సూర్యుడు, హంసః సోహమగ్నినారాయణయుక్తం బీజం, హృల్లేఖా శక్తియః, వేదాదిసర్గసంయుక్తం కీలకం, చతుర్విధ పురుషార్థసిద్ధ్యర్థే వినియోగః, హంసః సోహం అగ్ని, నారాయణయుక్తం బీజం, హృల్లేఖా శక్తియః, వేతాది సర్గ సంయుక్తం కీలకం, చతుర్విధ పురుషార్థ సిద్ధ్యర్థే వినియోగః, అగ్ని హంసః సోహం బీజము. ఓం నమో నారాయణాయ. శక్తి హృల్లేఖ హృదయస్థానము, కీలకము ఆకాశము, ఆదిగా ఆకాశము వాయువుజ్ఞాపా పృథ్వీ పంచభూతములతో సంయుక్తము కూర్కొన్నది. ధర్మ అర్ధకామ మోక్షములు అనబడే చతుర్విధ నాలుగు రకముల పురుషార్థములు సిద్ధించటానికే వినియోగము సంకల్పిస్తున్నాము. షట్స్వరారుఢేన బీజేన షడంగం రక్తాంబుజసంస్థితం సప్తాస్వరథనం హిరణ్యవర్ణం చతుర్భుజం. రెండు షట్స్వరారుఢేన బీజేన షడంగం రక్తాంబుజ సంస్థితం సప్తాస్వరథనం హిరణ్యవర్ణం చతుర్భుజం. తనవైనట్టి ఆరు స్వరములతో ఆరుఢము కలిగినది అయిన బీజముతో షడంగము. స్వరములు ఉదాత్త వేదములోని ఊర్ధ్వస్వరము, అనుదాత్త క్రిందస్వరము, మధ్యమ మొదలైనవి. ఎర్ర తామర పద్మమునందు ప్రకాశమానుడై ఉండువారు, ఏడు గుర్రములు పూంచిన రథము అధిరోహించువారు, సప్తాస్వరధమారూఢం బంగారు వన్నెలతో ప్రకాశించువారు, నాలుగు భుజములు కలవారు, పద్మద్వయాభయవరదహస్తం కాలచక్ర ప్రణేతారం శ్రీసూర్యనారాయణం యా ఏవం వేద స వై బ్రాహ్మణః. పద్మద్వయాభయవరదహస్తం కాలచక్ర ప్రణేతారం శ్రీసూర్యనారాయణం యా ఏవం వేద స వై బ్రాహ్మణః. అభయము భయము పోగొట్టునది, వరదము సమస్తము ప్రసాదించునది అగు రెండిటి సంజ్ఞగా రెండు చేతులతో రెండు పద్మములు ధరించువారు, కాలచక్రమును నడిపిస్తూ ఉన్నవారు అగు సూర్యభగవానుని తత్వతః ఎవరు తెలుసుకొంటారో వారే బ్రహ్మమును ఎరిగినట్టి బ్రాహ్మణులు. ఓం భూర్భువః సువః. ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం భూర్భువః సువః తత్సవితుః వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఇతి గాయత్రీ మంత్రః. భూభువః సువర్ మాటర్ థోట్ సేఫ్ జోన్స్ అను వ్యాహృతులు ఎక్స్ప్రెసెన్స్ గా గలవారు స్తుతిపాత్రులు వరేణ్యుడు సత్విత్ కేవలమగువునికి ఎరుక స్వరూపులు అగు సూర్య భగవానుని మహిమను బుద్ధితో స్తుతించుచున్నాము. అట్టి భర్గోదేవుడు సమస్తమును వెలిగించుచున్న సూర్యదేవుడు మా బుద్ధులను ఆత్మతత్వము వైపుగా పరమ సత్యము వైపుగా ప్రేరేపించుదురుగాక. సూర్య ఆత్మా జగతస్తస్థుషశ్చ సూర్యాద్వై ఖల్విమాని భూతాని జాయంతే సూర్యాద్యజ్ఞః పర్జన్యన్నమాత్మ. సూర్య ఆత్మా జగతః తస్థుషశ్చ సూర్యాద్వై ఖలు ఇమాని భూతాని జాయంతే సూర్యాద్యజ్ఞః పర్జన్యో అన్నమాత్మ. దేహమునకు దేహ్యే ఆత్మ అన్న తీరుగా ఈ సమస్త జగత్తుకు సూర్యుడే ఆత్మ, ద సేఫ్ ఆఫ్ ఎంటైర్ క్రియేషన్. ఆయన నుండి ఈ జగత్తు లీలగా బయల్వెడలుతోంది. సూర్యుని నుండియే ఈ సమస్త జీవులు జనించుచున్నారు. సూర్యుని నుండే సృష్టి అనే మహాయజ్ఞము. ఆ యజ్ఞములో అంతర్భాగంగా మేఘములు, వర్షాధి దేవత. మేఘముల వలననే అన్నము, అన్నము వలననే జీవుల పట్ల జీవితము అనే సందర్భము సిద్ధిస్తోంది. నమస్త ఆదిత్య, త్వమేవ ప్రత్యక్షం కర్మకర్తాసి. నమస్తే ఆదిత్య, త్వమేవ ప్రత్యక్షం కర్మకర్తాసి. ఆదిత్యుడు ఆదితి కుమారుడు, యహతు ఆది సమస్తమునకు మునుముందే ఉన్న సత్విత్రుత్ ఆత్ముడు. సవిత్రుడు, హే ఆదిత్య భగవాన్, మీకు నమస్కారము. స్వామీ, సృష్టిలోని సమస్త కర్మ వ్యవహారములకు కర్త అయి ఉన్నారు. ప్రత్యక్షకర్త మీరే. త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి, త్వమేవ ప్రత్యక్షం విష్ణురసి, త్వమేవ ప్రత్యక్షం రుద్రోసి, త్వమేవ ప్రత్యక్షముగసి, త్వమేవ ప్రత్యక్షం యజురసి, త్వమేవ ప్రత్యక్షం సామాసి, త్వమేవ ప్రత్యక్షం థర్వాసి, త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి, త్వమేవ ప్రత్యక్షం విష్ణురసి, త్వమేవ ప్రత్యక్షం రుద్రోసి, త్వమేవ ప్రత్యక్షం రుక్ అసి, త్వమేవ ప్రత్యక్షం యజుహ అసి, త్వమేవ ప్రత్యక్షం సామ అసి, త్వమేవ ప్రత్యక్షం అథర్వ అసి. మీరే ప్రత్యక్ష దైవము. ప్రత్యక్ష నారాయణుడగు మీరే. ప్రత్యక్ష సృష్టికర్త అగు బ్రహ్మదేవుడు. ప్రత్యక్ష స్థితికర్త, పరిపోషకుడు అగు విష్ణు భగవానుడు. ప్రత్యక్షలయకర్త అగు రుద్రపరమాత్మ. ఋషుల స్వానుభవముగా గానము చేయబడుచున్న రుక్కులు ప్రాధాన్యము కలిగిన ఋగ్వేద మంత్ర స్వరూపులు. యజ్ఞయగ యజస్సుల ప్రాధాన్యము కలిగియున్న యజుర్వేద యజ్ఞ స్వరూపులు. వేదగానములతో కూడిన సామవేద గాన స్వరూపులు. మీరే ప్రత్యక్షమగుచున్న విశేషములను క్రోడీకరించి వివరించు అథర్వణవేద స్వరూపులు. యజ్ఞవిధి విధాన నిషేధ వివరణములు విశేషములు ప్రాధాన్యముగా గలది. త్వమేవ సర్వం ఛందోసి. ఆదిత్యాద్వాయుజ్జాయతే, ఆదిత్యాద్భూమిజ్జాయతే, ఆదిత్యాదాపో జాయంతే, ఆదిత్యాజ్యోతిర్జాయతే, ఆదిత్యాద్వ్యోమ దిశో జాయంతే, ఆదిత్యాద్దేవా జాయంతే, ఆదిత్యాద్వేదా జాయంతే. త్వమేవ సర్వం ఛందోసి. ఆదిత్యాత్ వాయుః జాయతే, ఆదిత్యాత్ భూమః జాయతే, ఆదిత్యాత్ ఆపో జాయంతే, ఆదిత్యాత్ జ్యోతిః జాయతే, ఆదిత్యాత్ వ్యోమ జాయతే, ఆదిత్యాత్ దేవా జాయంతే, ఆదిత్యాత్ వేదా జాయంతే. మీరే భాషాశాస్త్ర విశేషమగు ఛందస్సు స్వరూపులు. ఆదిత్యుడే వాయువు, భూమి, జలము, జ్యోతి, వ్యోమము, ఆకాశము, దేవతలు, వేదములుగా అగుచున్నారు. ఆదిత్యుని నుండే భూజల, జ్యోతి, అగ్ని, వాయాకాశములు, దేవతలు, వేదములు బయల్వెడలుచున్నాయి. ఈ సమస్తమునకు ఆది ఏదో తదేవ ఆదిత్యః. ఆదిత్యో వా ఏష ఏతన్మండలం తపతి. అసావాదిత్యో బ్రహ్మ. ఆదిత్యంతకరణమనోబుద్ధిచిత్తాహంకార. మూడు ఆదిత్యో వా ఏష ఏతత్మండలం తపతి. అసావాదిత్యో బ్రహ్మ. ఆదిత్యో అంతఃకరణ మనోబుద్ధిచిత్త అహంకారాః. ఆదిత్యుడే తనయొక్క తేజస్సుచే సూర్యమండలమును తపింపజేయుచున్నారు, వెలిగించుచున్నారు. ఆదిత్యుడే సర్వత్రా ఏర్పడియున్న బ్రహ్మము. ఆయనయే సృష్టికర్త అగు బ్రహ్మ. ఆయనయే జీవులలో అంతఃకరణ చతుష్టయమగు మనోబుద్ధి చిత్త అహంకార స్వరూపులు. ఆదిత్యో వై వ్యానః సమానోదానోపానః ప్రాణః. ఆదిత్యో వై వ్యానః సమాన ఉదానో అపానః ప్రాణః. ఆదిత్య భగవానుడే దేహములలో ప్రాణవ్యాన సమానదానపానములుగా పంచప్రాణములుగా అయి శరీరములోని అంతర్గత వ్యవహారములన్నీ సజీవరూపంగా నడిపిస్తూ ఉన్నారు. ఆదిత్యో వై శ్రోత్రత్వక్చక్షురసనఘరాణ. ఆదిత్యో వై వాక్పాణిపాదపాయుపస్థ. ఆదిత్యో వై శబ్దస్పశ్యరుపరస్గంధ. ఆదిత్యో వై వచనాదానగమన విసర్గానంద. ఆదిత్యో వై శ్రోత్రత్వక్చక్షురసనఘ్రాణాః. ఆదిత్యో వై వాక్పాణిపాదపాయు ఉపస్థాః. ఆదిత్యో వై శబ్దస్పర్శరూపరసగంధాః. ఆదిత్యో వై వచన ఆదాన ఆగమన విసర్గ ఆనందాహ. ఆదిత్యుడే, పంచ జానేంద్రియములగు చెవులు, వినికిడి, చర్మము, స్పర్శ, కళ్ళు, చూపు, రసనము, నాలుక, ముక్కు, వాసన గాను పంచకర్మేంద్రియములు అగు వాక్, పాణి, చేతులు, పాద, కాళ్ళు, పాయు, విసర్జన, ఉపస్థ, గుహ్యలుగాను పంచజ్ఞానేంద్రియ విషయములైనట్టి శబ్దస్పర్శరూపరసగంధములుగాను పంచకర్మేంద్రియ విషయములైనట్టి వచనము, ఆదానము, ఆగమనము, విసర్జనము, ఆనందములుగాను అగుచున్నారు. ఆనందమయో జ్ఞానమయో విజ్ఞానానమయ ఆదిత్యః. నమో మిత్రాయ భానవే మూర్త్యోర్మా పాహి భ్రాజిష్ణవే విశ్వహేతవే నమః. ఆనందమయో విజ్ఞానమయో విజ్ఞానఘన ఆదిత్యః. నమో మిత్రాయ భానవే మూర్త్యోర్మా మూర్త్యోర్మే పాహి భ్రాజిష్ణవే విశ్వహేతవే నమః. ఆనందమయుడు విజ్ఞానమయుడు వన్ ఎంజాయిన్ అండ్ నోయింగ్ మెనీ థింగ్స్ విజ్ఞానఘనము ద ప్రాపర్టీ ఆఫ్ నోయింగ్ నాట్ ఇట్స్ అబ్సల్యూట్ కూడా ఆదిత్యుడే. అట్టి ఆనంద విజ్ఞానఘనుడగు మిత్రునికి సూర్యునికి నమస్కారము. సర్వము ప్రకాశింపజేయు స్వామికి నమో నమః. మృత్యువు నుండి నన్ను రక్షించండి. అట్టి భ్రాజిష్ణువుకు అనేక భూషణములు ధరించువారికి ప్రకాశించుటయే స్వభావముగా కలవారికి ఈ సమస్త విశ్వమునకు కారణమైన వారికి నమస్కారము. సూర్యాద్భవంతి భూతాని సూర్యేణ పాలితాని తూ సూర్యాద్భవంతి భూతాని సూర్యేణ పాలితాని తూ. ఈ సమస్త భూతజాలము జీవజాలము సూర్యుని నుండే పుట్టుచున్నారు, సూర్యునిచేతనే పాలింపబడుచున్నారు. సూర్యే లయం ప్రాప్నువంతి యః సూర్యః సోహమేవ చ. సూర్యే లయం ప్రాప్నువంతి యః సూర్యః సోహమేవ చ. తరంగాలన్నీ చివరికి జలములోనే లయించుతీరుగా ఈ జీవులందరూ చివరికి ఆదిత్యుడగు సూర్యునియందే లయిస్తూ ఉన్నారు. ఏ ఆదిత్యుడు సూర్యుడై ఆకాశములో స్వయముగా ప్రకాశించుచున్నారో ఆయనయే సమస్త దేహములలో నేనుగా కూడా ఉన్నారు. నేనే ఉన్నాను. సోహమస్మి. చక్షుర్నో దేవః సవితా చక్షుర్న ఉత పర్వతః చక్షుర్ధాతా దధాతు నః. చక్షుః నో దేవః సవితా చక్షుః న ఉత పర్వతః చక్షుః ధాతా దధాతు నః. ఆ సవితృ దేవాదిదేవుడే నాయందు పర్వతమువలే చూపు రూపంగా వేంచేసి ఉన్నారు. పర్వతము వంటి ఆయనయే నాకు చక్షువులు. ధాతాగు ఆయన మాకు అట్టి సోహం దృష్టిని ప్రసాదించునుగాక. ఆదిత్యాయ విద్మహే సహస్రకిరణాయ ధీమహి తన్నః సూర్యః ప్రచోదయాత్. ఆదిత్యాయ విద్మహే సహస్రకిరణాయ ధీమహి తన్న సూర్యః ప్రచోదయాత్. అట్టి సమస్తమునకు ఆది యత్తగు ఆదిత్య తత్వమును తెలుసుకొనుచున్నాము. ఆయన యొక్క సహస్రకిరణ సంప్రదర్శన మహిమను బుద్ధితో నుతిస్తున్నాము. అట్టి ఆ సూర్య భగవానుడు మా బుద్ధిని సత్యము నిత్యము అగు అఖండాత్మ యొక్క స్వానుభవము వైపుగా ప్రేరేపించునుగాక, సముత్సాహపరచునుగాక. సవితా పశ్చాత్తాత్ సవిత పురస్తాత్ సవితోత్తరాత్తాత్ సవితాధరాత్తాత్. సవితా నః సువతు సర్వతాతిన్ సవిత నో రాసతాం దీర్ఘమాయః. సవితా పురస్తాత్ సవితా పశ్చాత్ తత్ సవితా ఉత్తరాత్ సవితా దక్షిణాత్ తత్ సవితా అధరాత్తాత్. సవితా నః సువతు సర్వతాతిన్ సవితానో రాసతాం దీర్ఘమాయః. సత్విత్ ఉనికి ఎరుకల కేవల స్వరూపుడగు సవిత్రుడే ముందుగాను వెనుకగాను ఉత్తరముగాను దక్షిణముగాను పైన క్రింద వేంచేసి ఉన్నారు. అట్టి సవితా దేవతా మమ్ములను సదా రక్షించెదరుగాక. సమస్తమునకు అతీతము ఆవలది అగు సవితాదేవత మాకు ఆనందమయమగు దీర్ఘాయువు ప్రసాదించెదరుగాక. ఓమిత్యేకాక్షరం బ్రహ్మ ఘృణిరితి ద్వే అక్షరే సూర్య ఇత్యక్షరద్వయం ఆదిత్య ఇతి త్రీణేక్షరాణి ఏతస్యేవ సూర్యస్యాష్టాక్షరో మనోహ. నాలుగు ఓం ఇతి ఏక అక్షరం బ్రహ్మ. ఓమిత్యేకాక్షరం బ్రహ్మ ఘృణి ఇతి ద్వే అక్షరే సూర్య ఇతి అక్షరద్వయం ఆదిత్య ఇతి త్రీణి అక్షరాణి ఘృణి సూర్య ఆదిత్య ఓం ఏకస్యేవ సూర్యస్య అష్టాక్షరో మనోహ. ఈ అనేకముగా కనిపించేదంతా ఏకము అక్షరము అగు బ్రహ్మమే. అట్టి ఏకాక్షరమగు బ్రహ్మమే ఓం అని వేదోపనిషత్ వామ్మేముచే పిలువబడుతోంది. ఘృణి ఏకము రెండుగా ద్వే అక్షరములుగా అదియే ప్రదర్శనమవుతోంది. వెలుగుజ్వాల సూర్య ఇది ద్వయాక్షరం. అగ్ని తేజ ఆదిత్య మూడు అక్షరములు. ఆదితత్యత్ మంత్రము ఘృణి సూర్య ఆదిత్య ఓం అష్టాక్షరి. వెలుగు జ్వాలల అగ్ని తేజోస్వరూపుడు సమస్తమునకు మునుముందు వాడు అగు ఏకాక్షర ఓంకార రూప సూర్యదేవునికి నమస్కారము. ఇది ఏక సర్వస్వరూపుడగు సూర్యుని యొక్క అష్టాక్షరముల ఘృణి సూర్య ఆదిత్య ఓం మూలమంత్రము. యహ సదాహర హర్జపతి సవై బ్రాహ్మణో భవతి సవై బ్రాహ్మణో భవతి. యహ సదాహరః హజపతి సవై బ్రాహ్మణో భవతి సవై బ్రాహ్మణో భవతి. ఎవరైతే ఈ సూర్యాష్టాక్షరి మూల మంత్రమును రాత్రింబవళ్ళు జపిస్తూ ఉంటారో, రోజూ జపిస్తారో, అట్టివాడు బ్రాహ్మణుడు అగుచున్నాడు. స్వాభావికంగా బ్రాహ్మణుడు అని అనిపించుకోగలడు. సూర్యాభిముఖో జప్త్వా మహావ్యాధి భయాత్ ప్రముచ్యతే. సూర్యాభిముఖో జప్త్వా మహావ్యాధి భయాత్ ప్రముచ్యతే. ఎవ్వరైతే ఈ ఘృణీ సూర్య ఆదిత్య ఓం సూర్యాష్టాక్షరి మంత్రమును సూర్యునికి అభిముఖులై జపిస్తూ ఉంటారో, అట్టివారు మహావ్యాధుల నుండి మహాభయముల నుండి విముక్తులు కాగలరు. అలక్ష్మీర్నశ్యతి అలక్ష్మీర్నశ్యతి. వారిపట్ల అలక్ష్మి దారిద్ర్యము భయము ఉద్వేగము ఆందోళన మొదలైనవి తొలగిపోగలవు. అభక్ష్య భక్షణాత్పుతో భవతి అగమ్యాగమనాత్పుతో భవతి పతిత సంభాషణాత్పుతో భవతి అసత్సంభాషణాత్పుతో భవతి అభక్ష్య భక్షణాత్ పూతో భవతి అగమ్యాగమనాత్ పూతో భవతి పతిత సంగభాషణాత్ పూతో భవతి అసత్ సంభాషణాత్ పూతో భవతి. అట్టివారు తినకూడనివి తిన్న దోషముల నుండి దోషభూయిష్ఠములైన వెళ్లకూడని ప్రదేశములకు వెళ్లియున్న దోషముల నుండి ఇతరుల గురించి పతిత సంబంధమైన దుష్ట సంభాషణ పలికిన దోషముల నుండి అసత్ విషయదోషముల నుండి భ్రమాత్మకమైనవి సత్యముగా మాట్లాడిన దోషముల నుండి విముక్తులు కాగలరు. మధ్యాహ్నే సూరాభిముఖః పఠేత్ సద్యోత్పన్న పంచమహాపాతకాత్ ప్రముచ్యతే. సైషాం సావిత్రీం విద్యాం న కించిదపి న కస్మైచిత్ ప్రశంసయేత్. మధ్యాహ్నే సూర్యాభిముఖః పఠేత్ సద్య ఉత్పన్న సద్యోత్పన్న పంచమహాపాతకాత్ ప్రముచ్యతే. స ఏషా సైషా సావిత్రి విద్యా న కించిదపి న కస్మైచిత్ ప్రశంసయేత్. ఎవరు మధ్యాహ్నము సూర్యునికి అభిముఖముగా నిలబడి సూర్యాష్టాక్షరి మంత్రము జపిస్తారో, అనుకోకుండా ఉత్పన్నముగుచున్న ఇతహపూర్వపు మహాపాతక ఉపపాతకముల ఫలములు నుండి కూడా ప్రముచ్యులు కాగలరు. సావిత్రి విద్యగా ప్రసిద్ధి పొందియున్న ఈ సూర్యోపనిషత్ అర్థ అంతరార్థములను అర్హత లేనివారితో ప్రశంసిస్తూ ప్రసంగించరాదు. య ఏతాం మహాభాగః ప్రాతః పఠతి స భాగ్యవాంజయతే. పశూన్ విందతి వేదార్థం లభతే. య ఏతాం మహాభాగః ప్రాతః పఠతి స భాగ్యవాన్ జాయతే. పశూన్ విందతి వేదార్థం లభతే. ఏ మహాభాగుడు ఈ సూర్యోపనిషత్ను ఉదయ సమయంలో పఠిస్తాడో, అట్టివాడు భాగ్యవంతుడు కాగలడు. పశు సంపదను పొంది ఆనందించగలడు. వేదముల పరమార్థము అట్టి వానికి లభించగలదు. త్రికాలమే తజ్జప్త్వా క్రతుసత్ఫలమవాప్నోతి. త్రికాలం ఏతత్ జప్త్వా క్రతుశతఫలం అవాప్నోతి. ఎవ్వడైతే ఉదయ మధ్యాహ్న సాయం సంధ్యా సమయ త్రికాలములలో ఈ సూర్యోపనిషత్ అధ్యయనము సూర్యాష్టాక్షరి మంత్రము యొక్క ఉపాసన జపించటము నిర్వర్తిస్తాడో, అట్టివాడు అనేక క్రతువులు నిర్వర్తించిన పుణ్యఫలము పొందగలడు. యో హస్తాదిత్యే జపతి స మహామృత్యుం తరతి. య ఏవం వేద ఇక్యుపనిషత్ హస్త ఆదిత్యే జపతి స మహామృత్యుం తరతి. స మహామృత్యుం తరతి. య ఏవం వేద ఇక్యుపనిషత్ రెండు చేతులు జోడించి సూర్య నమస్కార సంయుక్త సంయుక్త హస్తములతో సూర్యునికి నమస్కరిస్తూ సూర్యోపనిషత్ పఠనము సూర్య అష్టాక్షరి జపము జపించువాడు మహామృత్యువు నుండి తరించగలడు. ఇందలి విషయము తెలుసుకున్నవాడు మహామృత్యువు నుండి తప్పక తరించగలడు. ఇది సూర్యోపనిషత్ సమాప్త. సూర్యోపనిషత్ సమాప్త. ఓం శాంతియః శాంతియః శాంతియః. శ్రీ సూర్య అష్టాక్షరి ఘృణి సూర్య ఆదిత్య ఓం. సూర్యోపనిషత్ సమాప్త. ఓం శాంతియః శాంతియః శాంతియః. శ్రీ ఆదిత్య గాయత్రి ఓం. ఆదిత్యాయ విద్మహే సహస్రకిరణాయ ధీమహి తన్న సూర్య ప్రచోదయాత్.